తొంభై మూడు హ్రీంపదాభిధ సం భా హ్రీంపదాభిధ హ్రీంకార అభిధ నామయస్యాః సా తథా సమష్టిరుపాయః సమష్టిశబ్దవాచ్యత్వ నియమాదిత్యభిసంధ్యః ఓం హ్రీంపదాభిధాయై నమః ఆం వి హ్రీంకారము నామముగాగలదిగాన దేవి హ్రీంపదాభిధ ఎని ప్రస్తుతింపబడును. బ్రహ్మ విష్ణుమహేశ్వరుల సమష్టరూపమైన పరమేశ్వరిని సమష్టివాచకమైన హీన్ బీజమే చెప్పపలయునని నియమము. స్లో హ్రీంకారవాచ్య హ్రీంకార పూజ్య హ్రీంకార పదకొండు హ్రీంకార వేద్య హ్రీంకార చింత్య హ్రీం శరీరిణి పీఠిక నూట ఎనభై లలితా త్రిశతీ భాష్యం.